மர்தலா பூலச்சி போராதே முத்திச்சி, மர்தலா பூலச்சி போராதே முத்திச்சி. நீ முத்துகுன்ன முகம் தூசி ஆகலேக போதுன்ன சின்னதான சிரிலச்சி நுவ்வంటే నాకు பிச்சி, சின்னதான சிரிலச்சி நுவ்வంటే నాకు பிச்சி. அரே அப்பப்பா எந்த முத்துகுன்னாவேவோ பிள்ள, மர்தலா பூலச்சி போராதே முத்திச்சி, மர்தலா பூலச்சி போராதே முத்திச்சி. நீ முத்துகுன்ன முகம் தூசி ஆகலேக போதுன்ன சின்னதான சிரிலச்சி நுவ்வంటే నాకు பிச்சி, சின்னதான சிரிலச்சி நுவ்வంటే నాకు பிச்சி. నన్ను చూసి కసుక్కునా నవ్వినప్పుడు కుసుక్కునా నా మనసు నీలోన దొచ్చినాదే, మన ఊరి సింతల్ల తొక్కుడు బిచ్చాడంగా కాలు దొక్కి నన్ను చూసి కసుక్కునా నవ్వినప్పుడు కుసుక్కునా నా మనసు నీలోన దొచ్చినాదే, మనసు నీలోన దొచ్చినాదే. ఎందుకోయేమో గాని గడియ గడియ నీ దాసే మరదలా పూలచ్చి సంపకే కరళకచ్చి, పూలచ్చి సంపకే కరళకచ్చి. అరే అబ్బబ్బ ఎంత ముద్దుగున్నావేవో పిల్ల, మరదలా పూలచ్చి పోరాదే ముద్ది. అరే నల్లగాడి కచ్చి నాకు లొల్లి పెట్టుకున్నప్పుడే మెల్లంగా నీ మీద మనసాయనే పిల్ల, గప్పటి నుంచే గాయి గాయి నా దిల్లు, గప్పటి నుంచే గాయి గాయి నా దిల్లు. అరే నల్లగాడి కచ్చి నాకు లొల్లి పెట్టుకున్నప్పుడే మెల్లంగా నీ మీద మనసాయనే పిల్ల, గప్పటి నుంచే గాయి గాయి నా దిల్లు, గప్పటి నుంచే గాయి గాయి నా దిల్లు. చెరు నన్ను ఎయ్య పోత పువ్వ కూడ ముక్క, నేను చిన్నదాన సిరులచ్చి ఎందుకే నాకింత పిచ్చి, చిన్నదాన సిరులచ్చి ఎందుకే నాకింత. అరే రే రే అప్పప్ప ఎంత ముద్దుకున్నావేవో పిల్ల, మరదలా పూలచ్చి పోరాదే ముద్దిచ్చి, మరదలా పూలచ్చి పోరాదే ముద్దిచ్చి. ఆడుకుంటా ముచ్చటాడే నా తోటి తొక్కుడు బిచ్చాడంగా తొక్కిపోయే నా కాలు, తొక్కుడు బిచ్చాడంగా తొక్కిపోయే నా కాలు. ఈడు జోడు కలిసింది ఆడుకున్నవరాయ పిల్ల, కచ్చకాయలు ఆడుకుంటా ముచ్చటాడే నా తోటి తొక్కుడు బిచ్చాడంగా తొక్కిపోయే నా కాలు, తొక్కుడు బిచ్చాడంగా తొక్కిపోయే నా కాలు. అరే కాలు తొక్కిపోయే నిన్ను ఏలు వట్టి ఏలుకుంట వన్నెదాన వరలచ్చి వరించనా నిన్ను మెచ్చి, వన్నెదాన వరలచ్చి వరించనా నిన్ను మెచ్చి. అబ్బబ్బ ఎంత ముద్దుకున్నావేవో పిల్ల, మరదలా పూలచ్చి పోరాదే ముద్ది. సిగ్గిడిచి అడుగుతున్న లగ్గం నన్ను చేసుకోవే మొగ్గం నేసైన నిన్ను లగ్గో లేదాదుకుంట పైస కట్నం అడుగుకుంట పరిణయం ఆడుత నిన్ను, పైస కట్నం అడగకుంట పరిణయం ఆడుత నిన్ను. పిల్ల సిగ్గిడిచి అడుగుతున్న లగ్గం నన్ను చేసుకోవే మొగ్గం నేసైన నిన్ను లగ్గో లేదాదుకుంట పైస కట్నం అడగకుంట పరిణయం ఆడుత నిన్ను, పైస కట్నం అడగకుంట పరిణయం ఆడుత నిన్ను. నీ అవ్వగారి కంటే నిన్ను పువ్వోల చూసుకుంట సిన్నదాన సిరిలచ్చి ఇచ్చేయి మనసిచ్చే, సిన్నదాన సిరిలచ్చి ఇచ్చేయి మనసిచ్చే. అరే అబ్బబ్బ ఎంత ఓ పిల్ల, మరదలా పూలచ్చి పోరాదే ముద్దిచ్చి, మరదలా పూలచ్చి పోరాదే ముద్దిచ్చి. నీ ముద్దుకున్న మగం చూసి ఆగలేకపోతున్న చిన్నదాన సిరిలచ్చి నువ్వంటే నాకు పిచ్చి, చిన్నదాన సిరిలచ్చి నువ్వంటే నాకు. అరే అబ్బబ్బ ఎంత ముద్దుకున్నావేవో పిల్ల, మరదలా పూలచ్చి పోరాదే ముద్దిచ్చి, మరదలా పూలచ్చి పోరాదే ముద్దిచ్చి. నీ ముద్దుకున్న మగం చూసి ఆగలేకపోతున్న చిన్నదాన సిరిలచ్చి నువ్వంటే నాకు పిచ్చి, చిన్నదాన సిరిలచ్చి నువ్వంటే నాకు పిచ్చి. నువ్వంటే వానికి పిచ్చి.